అత తైత్రియ ఆరణ్య దశమ ప్రశ్న ప్రారంభ. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అంభస్య పారే భువనస్య మధ్యే నాగస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతిగుంషి సమద ప్రవిష్ట ప్రజాపతిస్తరతి గర్భే అంత యస్మిన్నిదగుం సంచ విచైతి సర్వస్మిన్ దేవా అధివిశ్వే నిషేదు తదేవ భూతం తదుభవ్యమా ఇదం తదక్షరే పరమే వ్యోమన్ ఏనావృతం ఖంచ దివం మహీం చేనాదిత్యస్తపతి తేజసా భ్రాజసా చ యమంతః సముద్రే కవచో వయంతి యదక్షరే పరమే ప్రజాః యతః ప్రసూతా జగతః ప్రసూతీతో యేన జీవాన్ యథ సర్జ భూమ్యాం యదోషధేభ్యః పురుషాన్ పశోభిశ్చ వివేశ భూతాని చరాచరాణి అతః పరం నాణిగసగం హివరాత్ పరం యన్మహత మహాంతం ఎదేకమవ్యక్తమనంతరూపం విశ్వం పురాణం తమసః పరస్తాత్ తదేవర్తం తదు సత్యమాహస్తదేవ బ్రహ్మ పరమం కవీనాం విశిషాపూర్వం బహుధా జాతం జాయమానం విశ్వం విభర్తి భువనస్య నాభిః తదేవార్యస్తద్భాగస్తూర్యస్తదు చంద్రమాః తదేవ శుక్రమమృతం తద్బ్రహ్మ తదాపస్స ప్రజాపతిః సర్వే నిమేషాజ్ఞిరే విద్యుత పురుషాది కళాముహూర్తా కాష్టాహోరాత్రశ అర్ధమాసా మాసార్ధవ సంవత్సరశ్చ కల్పంతా సాప ప్రదుఘే ఉభే ఇమే అంతరిక్షమసో శుభ నైనమోర్ధన్నత విజంఛన్న మధ్యే పరిజగ్రభత్ నరస్యేషే కశ్చన తస్య నామ మహద్యశః న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదామనీషా మనసాభికృప్తో యేనం విదురమృతాస్తే భవంతి అధ్యస్సంభూతో హిరణ్యగర్భయత్యష్టౌ ఏష హి దేవః ప్రదిశో ను సర్వాః పూర్వో హి జాతః స ఉగర్భే అంతః స విజాయమానః స దర్శ్యమానః ప్రత్యంముఖాస్తిష్టతి విశ్వతో ముఖః విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖ విశ్వతో హస్త ఉత విశ్వతస్పాద్ సంబాహుభ్యాం నమతి సంపదత్రయేర్వ్యా వా పృథివీ జనయన్ దేవేక ఏనస్తత్పశ్యం విశ్వాభువనాని విద్వాన్ యత్ర విశ్వం భవత్యేకనీళం యస్మిన్ విదగుంసం చ విచైకగుంస ఓతః ప్రోతశ్చ విభుః ప్రజాసు ప్రతద్వోచే అమృతం ను విద్వాన్ గంధర్వో నామనహితం గుహాసు ప్రేణి పదానిహితా గుహాసయస్తద్వేద సవితుః పితాసత్ సనో బంధుర్జనితారవిధాతాధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానశానా స్తృతే ధామాన్యభ్యైరజంత పరిద్యా వా పృథివీరంతి సద్యః పరిలోకాన్ పరిదిశ పరిశుభః ఋతస్య తంతుం విదతం విచృత్య తదపశ్యత్తదభవత్ ప్రజాసు పరేత్య లోకాన్ పరేత్య భూతాని పరేత్య సర్వాః ప్రదిశో దిశశ్చ ప్రజాపతిః ప్రథమజారుదస్యాత్మనాత్మానమభిసంబభూవ సదసస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం సలింబేధామజాశిషం ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నం నిరృతిం మమ అశోకశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ మానో హింసేజ్జాతవేదోగామశ్వం పురుషం జగత్ అవిభ్రదగ్న ఆగహిశ్రుయామా పరిపాతయ పురుషస్య విఘ్నసహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్యః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంద్యః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. వేదాత్మహాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నా బ్రహ్మ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నా విష్ణు ప్రచోదయాత్. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ధిష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. వైశ్వానరాయ విద్మహే లాలీరాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సహస్రపరమాదేవీ శతమూలా శతాంకురా సర్వం హరతు మే పాపం దుర్వాదుస్వప్ననాశనే. కాండాత్కాండా ప్రలోహంతి పరుష పరుష పరి ఏవానో దూర్వే ప్రతన సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి. తస్యాస్తే దేవేష్టకేఖే మహవిషావయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదే పదే. భూమిర్ధేనుర్ధరణీ లోకధారిణీ ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహునా మృత్తికే హణమే పాపం జన్మయా విష్కృతం కృతం. మృత్తికే బ్రహ్మదత్తాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహి మే పుష్కింతయి సర్వం ప్రతిష్ఠితం. మృత్తికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్మృత మృత్తికే. తయాహతేన పాపేన గచ్ఛామి పరమాంగతిం యత ఇంద్ర భయామహే తతో నో అభయం గృహి. మఘవం ఛద్ధితన్న ఊతజే విద్విషో విమృధోజి స్వస్తిరా విషస్పతిర్వృత్రహా విమృధోభి. ఋషేంద్రః పురహేతున స్వస్తిదా అభయంకరః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తిన సార్క్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఆపాంతమన్యస్త్రిపల ప్రభర్మాధునిశ్యమీవాంఛరుమాగుమృజీషి. సోమో విశ్వాన్యతసామనార్వాగింద్రం ప్రతిమానాని దేభుః బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతః సురుచో వేన ఆవహ. సబుద్ధ్రియా ఉపమా అస్య విష్ఠా సతశ్చయో నివసతశ్చ వివః. స్యో నా పృథివి భవానృక్షరా నివేశనే యచ్చానశ్రమ సప్రథాః. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ. ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు. విష్ణుముఖా వై దేవాశ్చందోభిమాన్ లోకానపదీయమభ్యజయన్. మహాగం ఇంద్రో వజ్రబాహుషోడశీ శర్మ యచ్చతు. సస్తినామఘవాకరోహంతు పాపమానయోస్మాన్వేష్టి. సోమానగ్రస్వరణం గృణహి బ్రహ్మణస్పతే. కక్షీవంతం యౌషిజం శరీరం యజ్ఞశమలం కుసీదంతస్మిన్ సీదతుయోస్మాన్వేష్టి. శరణం పవిత్రం విదతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాప్మానమరాతింతరేమ. సజోషా ఇంధసరణామరుద్ధ్య స్వామం కిమరుద్రహంఛోర విద్వాన్. జహి శత్రుగుమ్రపమృధోనుగ స్వాథా భయం గృణి విశ్వోన. సుమిత్రాన ఆప ఓషధయ సందు దుర్మిత్రాస్తస్మై భూయా సర్వోస్మాన్వేష్టయం చ భయం భీష్మ. ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్ధే దధాతన. మహేరణాయ చక్షతే యో వశివతమోరథస్తస్య భాజయతే హనః. ఉషతీరివ మాతరః తస్మా అరంగమామపోజస్య క్షయాయ జున్మథ. ఆపోజన యథాచనః హిరణ్యశృంగం వరుణం రమద్యేతీర్థం మే దేహి యాచితః. యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః. యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కదా. తన్న ఇంద్రో వరుణ బృహస్పతిస్తమిత పునంతు పునః పునః నమోగ్నే సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోభ్యదపాంద్రోరంగదమేభ్యంగదశాంతం తదపగచ్చతాత్ అత్యాశనాదీపానాద్యచ్చ ఉగ్రా ప్రతిగ్రహాత్ తన్నో వరుణో రాజా పాణినాహ్యవమర్షత్ సోహమ పాపో విరజో నిర్ముక్తో ముక్తగిర్భిష ఆగస్య పృష్టమారుహ్య గచ్చేద్ బ్రహ్మ సలోకతాం యశ్చాప్సువరుణస్తపునాత్మఘమర్షణ ఇమం మే గంగే యమునే సరస్వతి శుతద్విస్తోమగం సకతాపరుష్ణియా అసిక్రియా మరుద్భృధే వితస్తాజీకీజే శృణశ్చాశోమయా ఋతంచ సత్యంచాభేద్ధాత్మపసోధ్యజాయత తతో రాత్రిరజాయత తతః సముద్రో అర్ణవ సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రమసో ధాతాయథా పూర్వమకల్పయత్ ఇమం చ పృథివీం చాంతరిక్షమథో శువ యత్పృథివ్యాగుంరజస్వమాంతరిక్షే విరోదసే ఇమాగస్తాపో వరుణ పునాత్వఘమర్షణ పునంతు వసవ పునాతు వరుణ పునాత్వఘమర్షణ ఏష భూతస్య మధ్యే భువనస్ గోప్త ఏష పుణ్యకృతాన్ లోకానేష మృత్యోరణ్మయం యా వా పృథివ్యోరణ్మయం సగ్గశ్రుతం శువ సరస్వసంశిషాధి ఆర్ద్రజ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజుహోమి స్వాహా అకార్యకార్యవకీర్ణేస్తే భ్రోణ గురు కల్పక వరుణోపామఘమర్షణస్తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే రజోభూమిస్తమాగం రోదయస్వ ప్రవదంతి ధీరాహ ఆక్రాన్ సముద్ర ప్రథమేర్ధర్మం జనయన్ ప్రజాభువనస్య రాజా వృషా పవిత్రే అధిసానో అవ్యే బృహత్సోమో వృధే సుమాన ఇందు జాతవేదసే సునవామ సోమమరాచీ గతో నిజహాతి వేద సన పర్షదతి దుర్గాణ విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని తామగ్నివర్ణాన్ తపసాజ్జలం దీమ్ని రోచనీ కర్మ ఫలేషు దుష్టా దుర్గాం దేవేగం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమ అగ్నే త్వం పారజానందో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా తోశ్చ వృద్ధే బహులాన ఉర్మే భవాతో కాయకనజాగసంయోః విశ్వానినో దుర్గః జాతవేదః సింధున్న నావాదురితాతిపరుషి అగ్నే అత్రివన్మనసా గృణానాస్మాకం బోధ్యరితాతనూనా ృతనాజితం సహమానముగ్రమగ్నిగం హువేమ పరమాక్షతస్థాన్ సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్ని ప్రత్నోషి కమేడ్యో అధ్వరేషు సనాచ్చహోతానం యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాగజస్వ గోభిర్దుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరణ సంచరేమ నాగస్య పృష్టమభిసంవసానో వైష్ణవేం లోకమాదయంతా భూరన్నమగ్నే పృథివ్యై స్వాహా భువోన్నం వాయవేంతరిక్షాయ స్వాహా సువరన్నమాదిత్యాయ దివే స్వాహా భూర్భువః సువరన్నం చంద్రమసే దిగ్భ్యః స్వాహా నమో దేవేభ్యః సుధా పితృభ్యో భూర్భువః సువరన్నమో భూరగ్నజే పృథివ్యై స్వాహా భువో వాయవేంతరిక్షాయ స్వాహా సువరాదిత్యాయ దివే స్వాహా భూర్భువః సువశ్చంద్రమసే దిగ్భ్యః స్వాహా నమో దేవేభ్యః సుధాగృభ్యో భూర్భువః సువరగ్న ఓం భూరగ్నజే చ పృథివ్యే చ మహతే చ స్వాహా భువో వాయవే చాంతరిక్షాయ చ మహతే చ స్వాహా సువరాదిత్యాయ చ మహతే చ స్వాహా భూర్భువః సువశ్చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే చ స్వాహా నమో దేవేభ్యః సుధాగృభ్యో భూర్భువః సువర్మహరోం పాభినో అగ్నవేన సే స్వాహా పాహినా విశ్వవేదసే స్వాహ యజ్ఞం పాహి విభావసో స్వాహ సర్వం పాహి శతక్రతో స్వాహ పాహినా అగ్నకేకజా పాహ్యుత ద్వితీయజా పాహ్యోర్జన్ తృతీయజా పాహిభ్యష్టతసృభిర్వసో స్వాహ యశ్చందసా వృషభో విశ్వరూపశ్చందాభ్యశ్చందాగస్యావివేశ సజాగం శక్యః పురోవాచోపనిషదింద్రో జ్యేష్టయం ద్విజాషద్భ్యో నమో దేవేభ్యః స్వధారభ్యో భోర్భువస్సువశ్చంద ఓం నమో బ్రహ్మణే ధారణం మే అస్త్వనిరాకరణం ధారయితా భూయాసం కర్ణయో శ్రుతం మాచ్యోర్ధ్వం మమామృష్య ఓం ఋతం తపః సత్యం తపః శ్రుతం తపః శాంతం తపోదమస్తపశ్యమస్తపోదానం తపోయజ్ఞం తపోభోర్భువస్సువర్బ్రహ్మైతదుపాస్యైతత్తపః యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్గంధో వాచి యథా సిధారాం కర్తే వహితామవక్రామే యద్యువేయువే హవా విహ్వయిష్యామి కర్తం వదిష్యామీత్యేవమృతాదాత్మానం జుగుప్సేత్. అనోరణీజాన్ మహతో మహీజానాత్మా గుహాజాన్ విహితోస్తి సంతో తమక్రతం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాశజాన్ నిహితాః సప్త సప్త. అతః సముద్రా గిరయశ్చ సర్వే స్వాత్స్యందంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వా ఓషధయోరసాచ్చేష భూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పదవీకవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనో గృధ్రాణాగస్వధితృపణానాగుం సోమః పవిత్రమత్యే జివేభన్ అజామే కాంగోహిత శుక్లకృష్ణాం భక్మేం ప్రజాం జనయంతి గుంసరూపాం అజోహ్యేకో జుషమానో నుషేతే జహాత్యేనాం భుక్తభోగామజోన్య అగుంసశ్యుచిషద్వసురంతరిక్షసద్ధోతా వేధిషదతిథిర్దురోణసద్ భృషద్వరసహృతసజ్జోమసదబ్జాగోజారుతజా అద్రిజారుతం బృహద్ ఘృతం యమిక్షరేమస్యో నిర్భృతే శ్రుతో ఘృతమువస్య ధామ అనుష్ధమావహమాదయస్వ స్వాహా కృతం వృషభవక్షి హవ్యం సముద్రాధోర్మిర్మధుమాగుం కుదారుదుపాగుం సునా సమమృతత్వమానట్ ఘృతస్య నామగుహ్యం యదస్య జిక్వా దేవానామృతస్య నాభిః వయం నామ ప్రబ్రవామా ఘృతేనాస్మిన్ యజ్ఞే ధారయామానమోభిః ఉప బ్రహ్మాశృణవచ్చస్యమానం చతుశృంగోవమే గౌర ఏతత్ చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య వృథాబద్ధో వృషభోరోరవీతి మహోదేవామర్త్యాగుం ఆవివేశ త్రిధాహితం పణిభిర్గుహ్యమానం కవిదేవాసో ఘృతమన్వమిందన్ ఇంద్ర ఏకగుం సౌర్య ఏకం జాన వేనాదేకగ్రస్వదగానిష్టచక్షుః దేవానాం ప్రథమం పురస్తాద్విశ్వాధియో రుద్రో మహర్షిః హిరణ్యగర్భం పశ్చదజాయమానగుంసనో దేవశుభయా స్మృత్యా సంజనత్వ యస్మాత్ పరం నాపరమస్తి కించిద్యస్మాన్నాణీయోనుజ్యాయోస్తి కశ్చిత్ వృక్షయివస్తభ్యో దివితిష్టత్యేకస్తే వేదం పూర్ణం పురుషేణ సర్వం న కర్మణా న ప్రజగాధనేన త్యాగేనైకే అమృతత్వమానశో పరేణ నాకన్నిహితం గుహాజాం విభ్రాజతే తద్వితయో దిశంతి వేదాంత విజ్ఞాన సువిష్పితార్థాః సన్యాసయోగాద్వితయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకేతు పరాంగకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే చక్రం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమధ్య సగ్రస్థాం తత్రాపి దహ్రం గగనం విశోకస్తస్మిన్ యదం తస్తదుపాసితవ్యాం యో వేదాదోస్తర ప్రోక్తో వేదాంతే స ప్రతిష్ఠితః అస ప్రకృతిలేనస్య పరస్ స మహేశ్వర సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణపర నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణపర నారాయణపరో ధ్యాతానం నారాయణపర యిజ్జత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్టతత్సర్వం వ్యాప్య నారాయణస్థిత అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతికాశగం హృదయం చాప్యథోముఖం అధోనిష్ట్యాపితస్యాంతేనాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలాభిస్తులం వత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చర్ విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజం తిష్టన్నాహారమజరః కవిః తిర్యగోర్ధ్వమధశ్రాజీ రశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వన్యశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోజతమధ్యస్థాద్విద్యుల్లేఖే భాస్వరా ఏవాశోకవత్తన్నేతీతాభాస్వత్యనోపమా తస్యాశ్లిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిస్సేంద్ర సోక్షరః పరమస్వరాట్ ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి తత్రృశా మండలకం సరిచాంగోపోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిర్దీప్యతే తాదిసామాదిసాంకోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిషి పురుషస్తాజయజోగం శిషయజుషా మండలకం సయజుషాం లోకస్యైషా త్వయ్యేవ విద్యాతపతియ ఏషోంతరాదిత్యేహిరణ్మజ పురుష ఆదిత్యో వైతేజోజోబలయ్యశ్చక్షశ్రోత్రమాత్మా మనోమన్యుర్మనుర్మృత్య సత్యో మిత్రో వాజురాకాశ ప్రాణో లోకపాల కాక్యంగాంతమన్నమృతో జీవో విశ్వస్వయంభో బ్రహ్మైతదమృత ఏష పురుష ఏష భూతానామధిపతిర్బ్రహ్మణ సాయుజ్యగం సలోకతామాప్నోత్యేతామేవ దేవతానాగం సాయుజ్యం భార్యం సమానలోకతమాప్నోతి యేవం వేదేత్యోపనిషద్ నిధనపతజే నమ నిధనపతాంతికాయ నమ ఊర్ధ్వాయ నమ ఊర్ధ్వలింగాయ నమ హిరణ్యాయ నమ హిరణ్యలింగాయ నమ సువర్ణాయ నమ సువర్ణలింగాయ నమ దివ్యాయ నమ దివ్యలింగాయ నమ భవాయ నమ భవలింగాయ నమ శర్వాయ నమ శర్వలింగాయ నమ శివాయ నమ శివలింగాయ నమ జ్వలాయ నమ జ్వలలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ పరమాయ నమ పరమలింగాయ నమ ఏతత్సోమస్య సూర్యస్య సర్వలింగ్య స్థాపయతి పాణిమంత్రం పవిత్రం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ మే నమో నమః భవే భవే నాతి భవే భవ స్వమా భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ కాళాయ నమ కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమ అఘోరేభ్యో సఘోరేభ్యో ఘోరఘోరకరేభ్య సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈశానసర్వవిద్యానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. ఋతగం సత్యం పరం బ్రహ్మపురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. పురుషో వై రుద్రస్సన్మహో నమో నమః. విశ్వం భూతం భువనం చిత్రం మూఢాజాతం జాయమానం చయత్. సర్వోశేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. కద్రుద్రాయ ప్రచేతసే మేఘృష్టమాయతవ్యసే వోచే మశంతమగం హృదే. సర్వోశేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. యస్య వేకం గత్యగ్నిహోత్రహవణే భవతి ప్రత్యేవాహుతయస్తిష్టం చసో ప్రతిష్ఠిత్యై. ప్రతిష్పపాద ఇది పంచ అదితిర్దేవాగంధర్వా మనుష్యా పితరోసురాస్తేషాకం సర్వభూతానాం మాతామేదినీ మహతామహీ సావిత్రీ గాయత్రీ జగత్యుర్వీ పృథ్వీ బహుళా విశ్వాభూతా కతమాకాయా సా సత్యేత్యమృతే దివసిష్ఠ. ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణా వా ఆప పశవ ఆపోన్నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపస్తాపోద్యోగేష్యాపో గజోగ్యాపహ్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాపో. ఆప పునందు పృథివేం పృథివే పూతా పునాతు మా పునందు బ్రహ్మణస్పతిర్బ్రహ్మపూతా పునాతు మాదుచ్ఛిష్టమభోజ్యద్వా దుష్కరితం మమ సర్వం పునంతు మామాతో సతాంచ ప్రతిగ్రహగ్రస్వాహ. అగ్నిష్టమామన్యష్టమన్యపతయష్టమన్యవృతేభ్య పాపేభ్యో రక్షంతాం యదన్హా పాపమకారిషం. మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా అహస్తసంపతు యత్కించదురితం మయి ఇదమహం మామమృతజోనౌ సత్యే జ్యోతిషజుహోమి స్వాహ. సూర్యష్టమామన్యష్టమన్యపతయష్టమన్యకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్రియా పాపమకారిషం. మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిష్ణా రాత్రిస్తవలంబతు యత్కించదురితం మయి ఇదమహం మామమృతజోనౌ సూర్యే జ్యోతిషజుహోమి స్వాహ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మయత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం సరూపం సాయుజ్యం వినియోగం. ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మ సంమితం గాయత్రీం ఛందసాం వాచేదం బ్రహ్మజుషస్వ మే. యదన్హాత్ కురుతే పాపం తదన్హాత్ ప్రతిముచ్యతే. యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే. సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాజసర్వమసి సర్వాయురభిభోరాంగాయత్రీ మావాహజామి సావిత్రీ మావాహజామి సరస్వతీ మావాహజామి సుందర్శీ మావాహజామి శ్రియమావాహజామి గాయత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి సవితా దేవతాగ్రముఖం బ్రహ్మాశిరో విష్ణురహృదయం రుద్రశిఖా ప్రాణాపానవ్యానోదాన సమానాస ప్రాణాశ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్దిగం సత్యక్షరాత్రిపదాక్షే పంచశీర్షోగ. ఓం ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాతాగచ్చదేవి యథాసుఖం. స్తోమయా వరదా వేదమాత ప్రచోదయంతీ పవనే ద్విజాత ఆయ పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతం బ్రహ్మలోకం. ఘృణి సూర్య ఆదిత్యోర ప్రభావాత్యక్షరం మధుక్షరం తిద్రసం సత్యం వేతద్రసమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం దుష్వప్నహం దుర్షః యాస్తే సోమ ప్రాణాదిస్తాంజుహోమి త్రిసుకర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి యే బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి ఏ సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా అద్యానో దేవ సవిత ప్రజావత్సావీ సౌభగం పరాజుష్వరప్నిరగంసువ విశ్వానిదేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్మ ఆసువ మధువాతారుతాయతే మధుక్షరంతి సంధవ మాధ్వేర్ణ సంతోషధీ మధురక్తముతోషసి మధుమత్పార్థివృద మధుద్యోరస్తున పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్సు సూర్య మాధ్వేర్గావో భవంతున హేమంత్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి యే బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం బ్రహ్మమేధవా మధుమేధవా బ్రహ్మమేవ మధుమేధవా బ్రహ్మదేవానాం పదవే కవీనాం శర్విప్రాణాం మహిషో మృగాణాం శేనో వృద్ధాణాం స్వజితర్పణానాగుం సోమః పవిత్రమత్యే చరేభన్ అగుంసశ్రుతిషద్వసురంతరిక్షసద్ధోతా వేదిషదతిషద్రోణసద్ మృషద్వరసదృతసద్వ్యోమసదజ్జాగోజారుతజా అగ్రిజారుతం బృహద్. రుచేత్వా సమిశ్రవంతి సరితో నధేనాః అంతర్హృదా మనసా పూయమానాః ధృతస్య ధారా అభితాకశీమి హిరణ్యయో వేతసో మధ్య ఆసాం తస్మిన్ సువర్ణో మధుకత్కులాయే భజన్నాస్తే మధుదేవతాభ్యః తస్యాసతే హరయ సప్తదీరే సుధాం గుహానా అమృతస్య ధారాం యదిదం త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. వీరహత్యాం వా ఏతే ఘ్నంతి యే బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం మేధాదేవి విషమాణాన ఆగాద్విశ్వాచే భద్రా సుమనస్యమానా త్వయాజుష్టానుదమానా దురుత్తాన్ బృహద్వదేమ విదథే సువీరాః త్వయాజుష్టర్షద్భవతి దేవి త్వయా బ్రహ్మాగతశ్రీరుత త్వయా త్వయాజుష్టశ్చిత్రం విందతే వసుసానో జుషస్వద్రవిణో న మేధే. మేధాం మహీంద్రో దదాతు మేధాం దేవీ సరస్వతీ మేధాం మే అశ్వినా బుభావా దత్తాం పుష్కరస్రజా అప్సరాసు చయా మేధా గంధర్వేషు చయన్మనః దైవీం మేధా సరస్వతీ సామాం మేధా సురభిర్విశతాయు స్వాహా ఆమాం మేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతి జగమ్యా ఊర్జస్పతి పయసా బింబమానా సామాం మేధా సుప్రదేకాదిశంతాం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోగ్రాజో దధాతు అపైతు మృత్యురమృతం నాగన్వైవ స్వతో నో అభయం కృణోతు అర్ణం వనస్పతేరివాభినశీయలాగం రయః సతతాం నశ్చైపరే పరం రథ్యో అనుపరేహి పంథాన్యస్తే స్వయితరో దేవజానాత్ చక్షుష్మతే శృణ్వతే బ్రవీమిమాన ప్రజాగుమ్రీరిషోమోత వీరాన్ తాతం ప్రాణం మనసాన్వారభామహే ప్రజాపతింజో భువనస్య గోపాః సనో మృత్యోస్త్రాయతాం పాప్లగం హసోజ్యోజ్జీవాజరామశీమహి అముత్ర భూజాదధయద్యమస్య బృహస్పరే అభిషస్తే రముంచః ప్రత్యౌహతామశ్వినా మృత్యుమస్మాద్దేవానామగ్నేభిషజాశచైభిః హరిగుం హరంతమనుయంతి దేవా విశ్వస్యేషానం వృషభం మతీనాం బ్రహ్మ సరూపమనుమేదమాగాదయనం మా వివధీర్విక్రమస్వ శల్కైరగ్నిమింధాన ఉభౌ లోకౌ సమేమహం ఉభయోర్లోకయోరుద్ధాతి మృత్యుంతరామ్యహం మాచిదో మృత్యో మావధేర్మా మే బలం వివృహో మా ప్రమోషే ప్రజా మామేరీరిష ఆయురుగ్రదుచక్షసంత్వా హర్షా విధేమ మానో మహాంతముతమానో అర్ధకం మాన ఉక్షంతముతమాన ఉక్షిరం మానో వధే పితరం మోత మాతరం ప్రియమానస్తనువో రుద్రరీరిష మానస్తోకేతనయే మాన ఆదుషి మానో గోషమానో అశ్వేషురీరిష వీరాన్ మానో రుద్రభామితో వధీరహమిష్మంతో నమసా విధేమతే ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరిచాబూవ యత్కామాస్తే జుభుమస్తన్నో అస్తు వయగ్రశ్యామపతయోగీణాం స్వస్తిదా విషస్పతిర్వృత్రహామృధో వశీ వృషేంద్రః పురజేతునః స్వస్తిదా అభయంకరః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవిబంధనాన్ మృత్యోర్ముక్షీరమామృతాత్ ఏతే సహస్రమయుతం వాషా మృత్యోమర్త్యాయహంతరే తాన్ యజ్ఞస్య మాయజా సర్వానవయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా దేవకృతస్యైన సో వయజనమసి స్వాహా మనుష్యకృతస్యైన సో వయజనమసి స్వాహా పితృకృతస్యైన సో వయజనమసి స్వాహా ఆత్మకృతస్యైన సో వయజనమసి స్వాహా అన్యకృతస్యైన సో వయజనమసి స్వాహా అస్మత్కృతస్యైన సో వయజనమసి స్వాహా యద్దివాచనక్తంచైనశ్చ కృమతస్యా వయజనమసి స్వాహా యత్స్వపంతశ్చ జాగ్రతశ్చైనశ్చ కృమతస్యా వయజనమసి స్వాహా యత్సుషుప్తశ్చ జాగ్రతశ్చైనశ్చ కృమతస్యా వయజనమసి స్వాహా యద్విద్వాగుంసశ్చావిద్వాగుంసశ్చైనశ్చ కృమతస్యా వయజనమసి స్వాహా ఏన సయేన సో వయజనమసి స్వాహా యద్వో దేవాశ్చ క్రమజిహ్వజా గురుమనసో భా ప్రయుతీ దేవహేడనం అరాపాయో నో అభిదుచ్చునాయతే తస్మిన్ తదే నోపసవో నిధేతన స్వాహా కామోకార్షీన్నమోనాః కామోకార్షీత్ కామః కరోతి నాహం కరోమి నామః కర్తా నాహం కర్తా కామః కారయిత నాహం కారయిత ఏషతే కామకామాయ స్వాహా మన్యరకార్షీన్నమో నమః మన్యరకార్షీన్మన్యః కరోతి నాహం కరోమి మన్యః కర్తా నాహం కర్తా మన్యః కారయిత నాహం కారయిత ఏషతే మన్యో మన్యవే స్వాహా ఇలాంజుహోమి సరసాగుం సపిష్టాన్ గంధారమమ చిత్తే రమంతు స్వాహా గావో హిరణ్యం ధనమన్నపానగుం సర్వేషాగిశ్రియై స్వాహా శ్రియం చ లక్ష్మిం చ పుష్టిం చ కీర్తిం చ నృణ్యతాం బ్రహ్మణ్యం బహుపుత్రతాం శ్రద్ధామేధే ప్రజాస్తందదాతు స్వాహా తిలాః కృష్ణాస్తిలాశ్వేతాస్తిలాః సౌమ్యాశానుగాః పునంతు మే పాపం యత్కించిద్విరితం మయ స్వాహ చోరస్యాన్నవ శ్రాద్ధం బ్రహ్మ గురుతల్పగ గోస్తేయగంసురాపానం భ్రూణహత్యాతిలాశాంతిగం శమయంత స్వాహ శ్రీశ్చ లక్ష్మీశ్చ పుష్టీశ్చ కీర్తిం చానృణ్యతాం బ్రహ్మణ్యం బహుపుత్రతాం శ్రద్ధా మేధే ప్రజ్ఞాతు జాతవేదస్తం దదాతు స్వాహ ప్రాణాపానవ్యానోదాన సమానా మే శుభ్యంతాం జ్యోతిరహం జరదామి పాత్మా భూయాస్వాహ వాంగ్మనశ్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణరేతో బుద్ధ్యా జ్యోతిస్ సంకల్పా మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ త్వక్చర్మమాగుం సర్భిరమేదో మజ్జాస్నాయవోస్థీనమే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ శిరః పాణిపాదపార్శ్వపృష్టోరుదరజంఘశిష్ణోపస్థమాయవో మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ ఉత్తిష్టపురుషహరితపింగళలోహితాక్షి దేహి దేహి రజాపయిత మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ సహివ్యాపస్తేజో వాజురాకాశా మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ శబ్దస్పర్శరోపరసగంధా మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ మనోవాక్కాయకర్మాణి మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ అవ్యక్తభావైరహంకారైర్జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ ఆత్మా మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ అంతరాత్మా మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ పరమాత్మా మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ శుభే స్వాహ కృత్తిపాసాయ స్వాహ వివిక్ష్యై స్వాహ ఋగ్విధానాయ స్వాహ కషోత్కాయ స్వాహ క్షుత్తిపాసామలం జ్యేష్టామలక్ష్మేర్నాశగామ్యహం అభోతిమసమృద్ధిం సర్వాన్నిర్ణతమే పాప్మానగ్ర స్వాహ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయమానందమయమాత్మా మే శుభ్యంతాం జ్యోతిరహం విరజామి పాత్మా భూయాస్వాహ స్వాహ అగ్నయే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ధ్రువాయ భౌమాయ స్వాహ ధ్రువక్షితయే స్వాహ అచ్యుతక్షితయే స్వాహ అగ్నయే సృష్టకృతే స్వాహ ధర్మాయ స్వాహ అధర్మాయ స్వాహ అభ్య స్వాహ ఓషధి వనస్పతిభ్య స్వాహ రక్షో దేవజనేభ్య స్వాహ గృహ్యాభ్య స్వాహ అవసానేభ్య స్వాహ అవసానపతిభ్య స్వాహ సర్వభూతేభ్య స్వాహ కామాయ స్వాహ అంతరిక్షాయ స్వాహ యేజది జగది యచ్చతేష్టది నామ్నో భాగోయన్నాంనే స్వాహ పృథివ్యై స్వాహ అంతరిక్షాయ స్వాహ దివే స్వాహ సూర్యాయ స్వాహ చంద్రమసే స్వాహ నక్షత్రేభ్య స్వాహ ఇంద్రాయ స్వాహ బృహస్పతయే స్వాహ ప్రజాపతయే స్వాహ బ్రహ్మణే స్వాహ స్వధాపితృభ్య స్వాహ నమో రుద్రాయ పశుపతయే స్వాహ దేవేభ్య స్వాహ పితృభ్య స్వధాస్తు భూతేభ్యో నమః మనుష్యేభ్యో హంతా ప్రజాపతయే స్వాహ పరమేష్ఠినే స్వాహ యథాగోపశ్రతధార సహస్రధారో అక్షిణః ఏవామే అస్తు ధాన్యగం సహస్రధారమక్షితం ధనధాన్యే స్వాహా యే భూతా ప్రచరంతి దివానక్తం బలిమిచ్ఛంతో మితుదస్య ప్రేష్యాః తేభ్యో బలిం పుష్టికామోహరామిమయ పుష్టిం పుష్టిపతిర్దధాతు స్వాహా ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః అంతఃస్తరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు సంయజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః సంతతాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరో శ్రద్ధాయాం ప్రాణేన విష్టో మృతం జుహోమి శ్రద్ధాయామపానేన విష్టో మృతం జుహోమి శ్రద్ధాయాం వ్యానేన విష్టో మృతం జుహోమి శ్రద్ధాయాగుదానేన విష్టో మృతం జుహోమి శ్రద్ధాయాగం సమానేన విష్టో మృతం జుహోమి బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ అమృతోపస్తరణమే శ్రద్ధాయా ప్రాణేన విష్టో మృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ ప్రాణాయ స్వాహా శ్రద్ధాయామపానేన విష్టో మృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ అపానాయ స్వాహా శ్రద్ధాయాం వ్యానేన విష్టో మృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ వ్యానాయ స్వాహా శ్రద్ధాయాముదానేన విష్టో మృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ ఉదానాయ స్వాహా శ్రద్ధాయాగం సమానేన విష్టో మృతం జుహోమి శివోమా విషాప్రదాహాయ సమానాయ స్వాహా బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ అమృతాపిధానమసి శ్రద్ధాయాం ప్రాణేన విశ్వామృతకం హృదాం ప్రాణమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయామపానేన విశ్వామృతకం హృదాం అపానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాం వ్యానేన విశ్వామృతకం హృదాం వ్యానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాముదానేన విశ్వామృతకం హృదాం ఉదానమన్నేనాప్యాయస్వ శ్రద్ధాయాగం సమానేన విశ్వామృతకం హృదాం సమానమన్నేనాప్యాయస్వ అంగుష్ఠమాత్ర పురుషోంగుష్ఠం చ సమాశ్రితః ఈశ సర్వస్య జగత ప్రభు ప్రీణాతి విశ్వభువి వాంగ్మ ఆసన్ నసో ప్రాణః అక్షోశ్చక్షుః కర్ణయో శ్రోత్రం బాహువార్బలం రోజ అరిష్టా విశ్వాన్యంగాది తనోః తనువామే సహ నమస్తే అస్తు మామాహిగుంసీ వయస్సు పన్నా ఉపసే దురింద్రం వృజమేధాషజో నాధమానా అబద్ధాంతమోర్నుహి పూర్ధ్యజక్షరు ముగ్ధస్మాన్ విధదేవ బద్ధాన్ ప్రాణానాంద్రమృషిరుషిరుద్రాలావిశాంతకః తేలానేనాయాశ్వామగ్నేభ్యస్త్వమాశుషుక్షణిస్త్వమధ్యస్త్వమశ్మనస్పరి త్వంవనేభ్యస్త్వమోషధేభ్యస్త్వం నృణాన్ద్రపదే జాయసే శుచిః శివేన మే సంతిష్ఠస్వ స్యోనేన మే సంతిష్ఠస్వ భూతేన మే సంతిష్ఠస్వ బ్రహ్మవర్చసేన మే సంతిష్ఠస్వ యజ్ఞస్యర్థిమను సంతిష్ఠస్వోపతే యజ్ఞ నమ ఉపతే నమ ఉపతే నమః సత్యం పరంపరగం సత్యగం సత్యేన సువర్గాల్లోకాచ్యవంతే కదాచన సదాగం హి సత్యం తస్మాత్ సత్యే రమంతే తరైతి తపోనానశనాత్ పరం యద్ధి పరం తపస్తద్దుర్ధర్షం తద్దురాధర్షం తస్మాత్ తపసి రమంతే తమ ఇతి నియతం బ్రహ్మచారిణస్తస్మాత్ దమే రమంతే శమ ఇత్యరణ్యే మునయస్తస్మాచ్ఛమే ప్రశమంతే దానమితి సర్వాణి భూతాని ప్రశంసంతి దానాన్నాతి దుశ్చరం తస్మాద్దానే రమంతే ధర్మ ఇది ధర్మేణ సర్వమిదం పరిగృహీతం ధర్మాన్నాతి దుష్కరం తస్మాద్ధర్మే రమంతే ప్రజన ఇది భోజాగంసస్తస్మాద్భోజష్ఠా ప్రజాయంతే తస్మాద్భోజష్ఠా ప్రజననే రమంతే అగ్నయ ఇత్యాహ తస్మాదగ్నయ ఆధాతవ్యా అగ్నిహోత్రమిత్యాహ తస్మాదగ్నిహోత్రే రమంతే యజ్ఞ ఇతి యజ్ఞో హి దేవాస్తస్మాద్యజ్ఞే రమంతే మానసమితి విద్వాగుంసస్తస్మాద్విద్వాగుంస ఏవ మానసే రమంతే న్యాస ఇతి బ్రహ్మా బ్రహ్మా హి పరపరో హి బ్రహ్మాదాని వా ఏదాన్యవరాణి పరాగంసి న్యాస ఏవాచ్యరేచ్య ఏం వేదేత్యోపనిషద్ ప్రజాపత్యోహారుణి సువర్ణేన ప్రజాపతిం పితరంపససారకిం భగవంతః పరమం వదంతేతి తస్మై ప్రోవాచ సత్యేన వాజురావాచి సత్యేనాదిత్యో రోచతేతి సత్యం వాచః ప్రతిష్టా సత్యే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ సత్యం పరమం వదంతి తపసా దేవా దేవతామగ్రహాయం తపస ఋషజస్సు వరన్వవిందం తపసా పద్మాన్ ప్రణుదామారాజేస్తపసి సర్వం ప్రతిష్ఠితం తస్మాత్తప పరమం వదంతిదమేన దాంతాల్విషమవధోన్వందితమేన బ్రహ్మచారిణ సువరగచ్చందమభూతానాందురాధర్షందమే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్దమః పరమం వదంతి శమేన శాంతా శివమాచరంతి శమేన నాకం మునయోన్వవిందం శమభూ దురాధర్షం క్షమే సర్వం ప్రతిష్ఠితం తస్మాచ్చమ పరమం వదంతి దానం యజ్ఞానాం వరోధం దక్షిణాలోకే దాతారగం సర్వభూతాన్యుపజీవంతి దానే నారాతీరపానుదంతదానేన ద్విషంతో మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ దానం పరమం వదంతి ధర్మా విశ్వస్య జగత ప్రతిష్టాలోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి ప్రజననం వై ప్రతిష్టాలోకే సాధు ప్రజాస్తం తన్వానపితృణామరుణా భవతి తదేవ తస్యా అరణం తస్మాత్ ప్రజననం పరమం వదంత్యగ్నయో వైత్రయీ విద్యాదేవజాన పంథా ప్రసవే రథం తరమన్ వాహార్యపచనం యజురంతరిక్షం వామదేవ్యవాహరీయ సామసువర్గోకో బృహత్తస్మాదగ్నేన్ పరమం వదంత్యగ్నిహోత్రగం సాయం ప్రాతర్గ్రహాణాం నిష్కదిష్టగం సుహతం యజ్ఞక్రదోనాం రాయణగం సువర్గస్య లోకస్య జ్యోతిస్తస్మాదగ్నిహోత్రం పరమం వదంతి యజ్ఞ ఇది యజ్ఞేన హి దేవాదివంగతయజ్ఞేనాసురాలపానుదంతయజ్ఞేన ద్విషంతో మిత్రా భవంతి యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం తస్మాద్యజ్ఞం పరమం వదంతి మానసం వై ప్రజాపత్యం పవిత్రం మానసేన మనసా సాధు పశ్యతి మానసా ఋషయ ప్రజా సృజంత మానసే సర్వం ప్రతిష్ఠితం తస్మాన్మానసం పరమం వదంతి న్యాస హుర్మనీషిణా బ్రహ్మాణం బ్రహ్మా విశ్వ కథమస్వయంభ ప్రజాపతిస్తంవత్సర ఇది సంవత్సరో సావాదిత్యోయ ఏష ఆదిత్యే పురుషస్య పరమేష్ఠీ బ్రహ్మాత్మాజాభిరాదిత్యస్తపతి రశ్మిభిస్తాభిః పర్జన్యో వర్షతి పర్జన్యేనౌషధి వనస్పతయః ప్రజాయంత ఓ ఓషధి వనస్పతిరందం భవత్యన్నేన ప్రాణ ప్రాణైర్బలం బలేన తపస్తపసా శ్రద్ధా శ్రద్ధయా మేధా మేధయా మనీషా మనీషయా మనో మనసా శాంతి శాంత్యా చిత్తం చిత్తేన స్మృతిగ్ర స్మృత్యా స్మారగ్ర స్మారేణ విజ్ఞానం విజ్ఞానేనాత్మానం వేదయతి తస్మాదన్నందదాం సర్వాణ్యేతాని దదాత్యన్నా ప్రాణా భవంతి భూతానాం ప్రాణైర్మనో మనసశ్చ విజ్ఞానం విజ్ఞానాదానందో బ్రహ్మయోనిః సవా ఏష పురుష పంచధా పంచాత్మానేన సర్వమిదం ప్రోతం పృథివీ చాంతరిక్షం చద్యోశ్చ దిశశ్చావాంతరదిశాశ్చ సవై సర్వమిదం జగత్సభూతకం భవ్యం జిజ్ఞాసక్తరదారయష్టా శ్రద్ధా సత్యో మహస్వాన్వరిష్టాజ్ఞాత్వామేవం మనసా హృదా చ భోజో న మృత్యముపజాహి విద్వాన్స్మాన్యాసమేషాంతపసామతిరిక్తమాహుర్వసురణ్వో విభోరసి ప్రాణే త్వమసి సంధాత బ్రహ్మం త్వమసి విశ్వభృత్తే గోదాస్తమస్యగ్నిరసి మచ్చోదాస్వమసి సూర్యస్యద్యుమ్నోదాస్వమసి చంద్రమస ఉపగామగృహేతోసి బ్రహ్మణే కామః సోమిత్యాత్మానయుంజీతైతద్వై మహోపనిషదం దేవానాంగుష్యంజేవం వేద బ్రహ్మణో మహిమానమాప్నోతి తస్మాత్ బ్రహ్మణో మహిమానమిత్యోపనిషత్ తస్యైవం విదుషా యజ్ఞస్యాత్మా యజమాన శ్రద్ధాపత్నీ సవేదమిధ్వమురో వేదిర్వామాని బరిహిర్వేదశిఖా హృదయం యోపక్కామ ఆజ్యం మన్యః పశస్తపోగ్నిర్దమశ్రమయితా లక్షిణా వాగ్ఘోదా ప్రాణ ఉద్గాతా చక్షురద్భర్యుర్మనో బ్రహ్మా శ్రోత్రమగ్నేద్యావధ్యయతే సాధీ క్షాయ్నాతి తద్ధర్యత్తిపతి తదస్య సోమపానయ్యద్రమతే తదుపసదో యత్సంచరత్యుపవిశత్యుత్తిష్టతే చ సప్రవర్గ్యోన్ముఖం తదాహవనీయోయాద్యాహృతిరాహుతిర్యదస్య విజ్ఞానం తజ్జుహోతి యత్సాయం ప్రాతరత్యతత్ సమిధం యత్ ప్రాతర్మధ్యం దినగం సాయం చ తాని సవనాని యే అహోరాత్రే చేదర్శపో పూర్ణమాసౌ యేర్ధమాసాష్టమాసాస్తమాస్తే పశుబంధారే సంవత్సరాశ్చ పరివత్సరాష్టేహర్గణాసర్వేదసంభాత్సత్రంజన్మరణం తదభృథ ఏతద్వైజరామర్జమగ్నిహోత్రం అత్రంయ ఏవం విద్వానుదగజనే ప్రమీయతే దేవానామేవ మహిమా నిత్యస్య సాయుజ్యం గచ్చత్యయో దక్షిణే ప్రమీయతే పితృణామేవ మహిమానం గత్వా చంద్రమసః సాయుజ్యం లోకతామాప్నోత్యేతౌ వై సూర్యా చంద్రమసర్మహిమానో బ్రాహ్మణో విద్వానభిజయతి తస్మాత్ బ్రహ్మణో నాపధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి హరిః ఓం ఇతి తైత్రియ ఆరణ్యః దశమ ప్రశ్న సమాప్తః